కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమ కాండే ప్రథమ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. ప్రజననం జ్యోతిర్జ్యోతి ప్రజననం ప్రజననం జ్యోతిరగ్నిరగ్నిర్జ్యోతి ప్రజననం ప్రజననం జ్యోతిరగ్ని ప్రజననమిది ప్రజననం జ్యోతిరగ్నిరగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిర్దేవతానాం దేవతానామగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిర్దేవతానాం అగ్నిర్దేవతానాం దేవతానామగ్నిరగ్నిర్దేవతానాం జ్యోతిర్జ్యోతిర్దేవతానామగ్నిరగ్నిర్దేవతానాం జ్యోతిః దేవతానాం జ్యోతిర్జ్యోతిర్దేవతానాం దేవతానాం జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్దేవతానాం దేవతానాం జ్యోతిర్విరాట్ జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ ఛందసాం ఛందసాం విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ ఛందసాం విరాట్ ఛందసాం ఛందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిఛందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతి విరాడితి విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిఛందసాం ఛందసాం జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిఛందసాం ఛందసాం జ్యోతిర్విరాట్ జ్యోతిర్విరాట్ విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ వాచో వాచో విరాట్ జ్యోతిర్జ్యోతిర్విరాట్ వాచ విరాట్ వాచో వాచో విరాట్ విరాట్ వాచో అగ్నవగ్నో వాచో విరాట్ విరాట్ వాచో అగ్నో విరాడితి విరాట్ వాచో అగ్నవగ్నో వాచో వాచో అగ్నో సమో సమగ్నో వాచో వాచో అగ్నో సమ్ అగ్నో సమో సమగ్నవగ్నో సంతిష్టతే తిష్టతే సమగ్నవగ్నో సంతిష్టతే సంతిష్టతే తిష్టతే సగో సంతిష్టతే విరాజం విరాజం తిష్టతే సగో సంతిష్టతే విరాజం తిష్టతే విరాజం విరాజం తిష్టతే తిష్టతే విరాజమభ్యపి విరాజం తిష్టతే తిష్టతే విరాజమభి విరాజమభ్యపి విరాజం విరాజమభి సమోసమభి విరాజం విరాజమభితం విరాజమితి విరాజం అభితమోసమభ్యపి సంపద్యతే పద్యతే సమభ్యపి సంపద్యతే సంపద్యతే పద్యతే సగో సంపద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే సగో సంపద్యతే తస్మాత్ ప్రజ్యతే తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ పద ప్రాతస్వనం ప్రాతస్వనగ్రస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమౌస్తమ ప్రాతస్వరం వహత వహత ప్రాతస్వరగ్రస్తోమౌ స్వామౌ ప్రాతస్వరం వహత ప్రాతస్వనం వహతో వహత ప్రాతస్వనం ప్రాతస్వనం వహతో యథాయథావహత ప్రాతస్వనం ప్రాతస్వనం వహతో యథాతస్వనమిది ప్రాతస్వనం వహతో యథాయథావహతో వహతో యథా ప్రాణ ప్రాణో యథా వహతో వహతో యథా ప్రాణ ప్రాణ ప్రాణో యథాయథా ప్రాణస్య ప్రాణో యథాయథా ప్రాణస్య ప్రాణస్య ప్రాణ ప్రాణశ్చ ప్రాణో ప్రాణశ్చ ప్రాణ ప్రాణశ్చ ప్రాణ ప్రాణ ఇది ప్రాణ శాపానో బాణశ్చా బాణశ్చా బాణశ్చా బాణశ్చ అపానశ్చా బాణో బాణశ్చద్వౌ ద్వౌ చ బాణో బాణశ్చద్వౌ అపాన ఇత్యపాన చద్వౌ ద్వౌ చద్వౌ మాధ్యందినం మాధ్యందినం ద్వౌ చద్వౌ మాధ్యందినం ద్వౌ మాధ్యందినం మాధ్యందినం ద్వౌ ద్వౌ మాధ్యందిన గోసవన గోసవనం మాధ్యందినం ద్వౌ ద్వౌ మాధ్యందిన గోసవనం మాధ్యందిన గోసవన గోసవనం మాధ్యందిరం మాధ్యందిన గోసవన యథాయథావనం మాధ్యందిరం మాధ్యందిన గోసవనం యథాయథావన గోసవనం యథాచక్షుర్యథావన గోసవన యథాచక్షు యథాచక్షుర్యథాయథాచక్షుశ్చక్షుర్యథాయథాచక్షుశ్చక్షుశ్చక్షుశ్చక్షుశ్చక్షుశ్రోత్రగ్రశ్రోత్రం చక్షుశ్చక్షుశ్చశ్రోత్రం శ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత్రం చ్రోత ద్వౌతృతీయతమనం తృతీయతమనం ద్వౌ ద్వౌతృతీయతమనం యథా తృతీయతమనం ద్వౌ ద్వౌతృతీయతమనం యథా తృతీయతమనం యథా తృతీయతమనం తృతీయతమనం యథా వాగ్వాగ్యథా తృతీయతమనం తృతీయతమనం యథా వాగ్ తృతీయతమనమితి తృతీయాసమనం యథా వాగ్వాగ్యథా వాచ్యథా వాచ్య వాక్షిత వాగ్వాచ్య ప్రతిష్టా ప్రతిష్టా చ వాగ్వాచ్య ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టాచిత ప్రతిష్టాచిత ప్రతిష్టాచిత ప్రతిష్టాచ ప్రతిష్టాచిత ప్రతిష్టా ప్రతిష్టాచ పురుష సంవిత పురుష సంవిత ప్రతిష్టా ప్రతిష్టాచ పురుష సంవిత ప్రతిష్టేతి ప్రతిష్టా చ పురుష సంవిత పురుష సంవిత పురుష సంవితో వై వై పురుష సంవిత పురుష సంవితో వై పురుష సంవితో వై వై పురుష సంవిత పురుష సంవితో వా ఏష వై పురుష సంవిత పురుష సంవితో వా ఏష పురుష సంవిత ఇది పురుష సంవిత ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష యజ్ఞోస్థోరిరస్థోరియజ్ఞ ఏష యజ్ఞోస్థోరి యజ్ఞోస్థోరిరస్థోరియజ్ఞో యజ్ఞోస్థోరియమస్థోరియజ్ఞో యజ్ఞోస్థోర్యం అస్థోరియమస్థోరిరస్థోరియం కామం కామయ్యమస్థోరిరస్థోరియం కామం యం కామం కామయ్యం యం కామం కామయతే కామయతే కామయ్యం యం కామం కామయతే కామం కామయతే కామయతే కామం కామం కామయతే తంతం కామయతే కామం కామం కామయతేతం కామయతే తంతం కామయతే కామయతే తమేతేనైతేన తం కామయతే కామయతే తమేతేన తమేతేనైతేన తంతమేతేనాభ్యేతేనైతేనాభ్యేతేనైతేనాభ్యేతేనైతేనాభ్యే అభ్యష్టుదేష్టుదేభ్యోర్వమస్టుదేభ్యోహిర్భగోర్భగోహిర్భగోర్భగ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ్యోరిణాభ ప్రవదా ప్రవదత్యప్రవదత్యస్యా ప్రవదత్యప్రవదత్యస్య అప్రవదత్యస్య తస్యా ప్రవదా ప్రవదత్యానుహాయానుహాయ తస్యా ప్రవదా ప్రవదత్యానుహాయ తస్యానుహాయ తస్యానుహాయ వేతో వేతోనుహాయ తస్య తస్యానుహాయ వేత అనుహాయ రేతో రేతో నుహాయనుహాయ రేత ఆ రేతో నుహాయనుహాయ రేత ఆ అనుహాయేత్యనుహాయ రేత ఆ రేతో రేత ఆ దత్తా దత్తా రేతో రేత ఆ దత్త ఆత్తరేత జాయతే జాయత ఆత్తరేత హి హ్యాత్తరేత జాయతే జాయత ఆత్తరేత హి

ముఖదస్ ముఖదత్తమేతమగ్నిరగ్నిస్తమమిలీతమేతమగ్ని తమగ్నిరగ్నిస్తంతమగ్నిర్దేవత గాయత్రీ గాయత్రి అసృజ్యతాన్వన్వసృజ్యత గాయత్రీ అసృజ్యత గాయత్రీ గాయత్రీ సృజ్యతాసృజ్యత గాయత్రీ ఛంద ఛంద గాయత్రీ అసృజ్యతాసృజ్యత గాయత్రీ ఛంద గాయత్రీ ఛందోరథం తరగోరథం తరం ఛందో గాయత్రీ గాయత్రీ ఛందోరథం తరగోరథం తరం ఛందోరథం తరగోసామ తరం తరగోసామ తరగోరథం తరగోసామ బ్రాహ్మణో బ్రాహ్మణస్తామరథం తరగోరథం తరగోసామ బ్రాహ్మణ సామ బ్రాహ్మణో బ్రాహ్మణస్తామ బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణస్తామ బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణం అజః పశూనాం పశూనాం అజో మనుష్యాణం పశూనాం అజః పశూనాం అజః పశూనాం పశూనామజో అజః పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనాం అజో అజః పశూనాం తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తేజస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్ తేజస్మాత్ తస్మాత్ ముఖ్యా ముఖ్యాస్తే తస్మాత్ తస్మాత్ ముఖ్యా ముఖ్యా ముఖ్యాస్తే ముఖ్యా ముఖదో ముఖదో ముఖ్యాస్తే ముఖ్యా ముఖదో ముఖ్యాముఖదో ముఖ్యాముఖ్యాముఖదోహిముఖదో ముఖ్యాముఖ్యాముఖదోహిముఖదోహిముఖదోముఖదోహిసృజ్యంతాసృజ్యంతహిముఖదోముఖదోహిసృజ్యంతసృజ్యంతసృజ్యంతోరథోసృజ్యంతహిసృజ్యంతోరథ అసృజ్యంతోరథ ఉరథోసృజ్యంతసృజ్యంతోరథో బాహుభ్యాం బాహుభ్యాం ఉరథోసృజ్యంతసృజ్యంతోరథో బాహుభ్యాం పంచదశం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం నిర్నిష్పంచదశం బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం పంచదశం నిరమీతమేత నిష్పంచదశం పంచదశం నిరమీత ఇంద్రస్తంతమింద్రోదేవత అన్వసృజ్యతృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృ రాజన్యో మనుష్యాణ మనుష్యాణాగోరాజన్యో రాజన్యో మనుష్యాణామవిరవిర్మనుష్యాణాగోరాజన్యో రాజన్యో మనుష్యాణామవి మనుష్యాణామవిరవిర్మనుష్యాణాం మనుష్యాణామవి పశూనాం పశూనామవిర్మనుష్యాణాం మనుష్యాణామవి పశూనాం అవిష్పశూనాం పశూనామవిరవిష్పశూనాం తస్మాత్ పశూనామవిరవిష్పశూనాం తస్మాత్ పశూనాం తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్తే తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్తే వీర్యావంతో వీర్యావంతస్తే తస్మాత్ తస్మాత్తే వీర్యావంత తే వీర్యావంతో వీర్యావంతస్తే వీర్యావంతో ఏక విభూషమిత్యేక విభూషం నిరమిమీతమిమీత నిర్నిరమిమీతం నవమిమీత నిర్నిరమిమీతం అమమేతమంతమేతమేతమృష్టవృష్టమేతమేతమృష్టవ అమృత్యమైరాజం వైరాజమసృజ్యతృజ్యత వైరాజగోసామసామ వైరాజమసృజ్యతృజ్యత వైరాజగోసామ వైరాజగోసామసామ వైరాజం వైరాజగోసామశూద్రశూద్రస్సామ వైరాజం వైరాజగోసామశూద్ర రామశూద్రశూద్రస్సామసామశూద్రమనుష్యాణాం మనుష్యాణాగోశూద్రస్సామసామశూద్రమనుష్యాణాం శూద్రమనుష్యాణాం మనుష్యాణాగోశూద్రశూద్రమనుష్యాణాం శ్వోష్మనుష్యాణాగోశూద్రశూద్రమనుష్యాణాం అశ్వశ్చాశ్వశ్వశ్చోద్రశ్రోద్రశ్చాశ్వశ్వశ్చోద్ర సప్తదశ ఇది సప్తాదశ త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య ఏక విపుంశ ఏక విపుంశ ఆదిత్యోసావసావాదిత్య ఏక విపుంశ ఆదిత్య ఏక విపుంశ ఏక విపుంశ ఆదిత్య ఆదిత్య ఏక విపుంశ ఏతస్మిన్నేక విపుంశ ఆదిత్య ఆదిత్య ఏక విపుంశ ఏతస్మిన్ ఏక విపుంశ ఏతస్మిన్నేక విపుంశ ఏక విపుంశ ఏతస్మిన వై వా ఏతస్మిన్నేక విపుంశ ఏక విపుంశ ఏతస్మిన వై ఏక విపుంశ ఇత్యేక విపుంశ ఏతస్మిన వై వా ఏతస్మిన్నేతస్మిన వా ఏత ఏతే వా ఏతస్మిన్నేతస్మిన వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే శ్రుతా శ్రుతా ఏతే వై వా ఏతే శ్రుతా ఏతే శ్రుతా శ్రుతా ఏత ఏతే శ్రుతా ఏతస్మిన్నేతస్మిన్ శ్రుతా ఏత ఏతే శ్రుతా ఏతస్మిన్ శ్రుతా ఏతస్మిన్నేతస్మిన్ శ్రుతా శ్రుతా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితా ఏతస్మిన్ శ్రుతా శ్రుతా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ఏతస్మిన్ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠితా యోయ ప్రతిష్ఠితా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠితాయ ప్రతిష్ఠితాయోయ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాయ ఏమేమ య ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాయ ఏం ప్రతిష్ఠిత ప్రతిష్ఠితామేవ్యోయ ఏం వేద వేదైవ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదైతస్మిన్నేతస్మిన వేదైవమేవం వేదైతస్మిన్ ఏదైతస్మిన్నేతస్మిన వేద వేదైతస్మిన్నేవైవైతస్మిన వేద వేదైతస్మిన్నేవ ఏదస్మిన్నేవైవైతస్మిన్నేవ శ్రూయతే శ్రీయత ఏవైతస్మిన్నేతస్మిన్నేవ శ్రూయతే ఏవ శ్రూయతే శ్రీయత ఏవైవ శ్రీయత ఏతస్మిన్నేతస్మిన్ శ్రీయత ఏవైవ శ్రీయత ఏతస్మిన్ శ్రీయత ఏతస్మిన్నేతస్మిన్ శ్రూయతే శ్రీయత ఏతస్మిన్ ప్రతి ప్రత్యేతస్మిన్ శ్రూయతే శ్రీయత ఏతస్మిన్ ప్రతి ఏతస్మిన్ ప్రతి ప్రత్యేతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రాతస్తవనే వై వై ప్రాతస్తవనే ప్రాతస్తవనే వైగాయత్రేణ గాయత్రేణ వై ప్రాతస్తవనే ప్రాతస్తవనే వైగాయత్రేణ ప్రాతస్తవన ఇది ప్రాతః స్తవనే వైగాయత్రేణ గాయత్రేణ వై వైగాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ వై వైగాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా త్రివృతే త్రివృతే ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా త్రివృతే ఛందసా త్రివృతే త్రివృతే ఛందసా ఛందసా త్రివృతే స్తోమాయ స్తోమాయ త్రివృతే ఛందసా ఛందసా త్రివృతే స్తోమాయ త్రివృతే స్తోమాయ స్తోమాయ త్రివృతే త్రివృతే స్తోమాయ జ్యోతి జ్యోతి స్తోమాయ త్రివృతే త్రివృతే స్తోమాయ జ్యోతి త్రివృత ఇది త్రీకృతే స్తోమాయ జ్యోతి జ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోతిర్దశ జ్యోతి స్తోమాయ స్తోమాయ జ్యోతిర్దశ జ్యోతిర్దోధ్యోధ్యోధ్యోధ్యోధ్యోధ్యోధేతి తథలేత్యేది త్రివృతేది త్రివృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృత బ్రహ్మవర్చసేనేది బ్రహ్మవర్చసేన పంచదశాయ జ్యోతజ్యోతి పంచదశాయ పంచదశాయ జ్యోతిర్దధత్తజ్యోతి పంచదశాయ పంచదశాయ జ్యోతిర్దధత్ పంచదశాయేతి పంచాదశాయ జ్యోతిర్దధత్తజ్యోతిర్జ్యోతిర్దధేత్యేతిజ్యోతిర్దధేది దధరేత్యేతిజ్యోతిర్దధేది పంచదశేన పంచదశేనైతిదత్తేది పంచదశేన ఏది పంచదశేన పంచదశేనైత్యేది పంచదశేన ఉజసౌజసా పంచదశేనైత్యేది పంచదశేన ఉజసా పంచదశేన ఔజసౌజసా పంచదశేన పంచదశేన ఔజసా వీద్యేన వీద్యేన ఔజసౌజసా పంచదశేన ఔజసా వీద్యేన సప్తదశాయ సప్తదశాయ వీద్యేన ఔజసౌజసా వీద్యేన సప్తదశాయ వీద్యేన సప్తదశాయ సప్తదశాయ వీద్యేన వీద్యేన సప్తదశాయ జ్యోతి సప్తదశాయ జ్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోతిర్ద్యోత ఏదత్తదశేన దత్తదశేనైకేత్యేదత్తదశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన దత్తదశేనైకేత్యేదత్తదశేన ప్రాజాపత్యేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేన ప్రజననేన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేన సప్తదశేనేన సప్తదశేన ప్రజాపత్యేన ప్రజననేన ప్రజననేన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననేనైక విభంశాయ ఏక విభంశాయ ప్రజననేన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననేనైక విభంశాయ ప్రజాపత్యేనేతి ప్రజాపత్యేన ప్రజననేనైక విభంశాయైక విభంశాయ ప్రజననేన ప్రజననేనైక విభంశాయ జ్యోతిజ్యోతిరేక విభంశాయ ప్రజననేన ప్రజననేనైక విభంశాయ జ్యోతి ప్రజననేనేతి ప్రజననేన ఏక విభంశాయ జ్యోతిజ్యోతిరేక విభంశాయైక విభంశాయ జ్యోతిరేక విభంశాయైక విభంశాయ జ్యోతిక విభంశాయేత్యేక విభంశాయ జ్యోతిసత్తజ్యోతిజ్యోతిసేత్యేతిసద్యోతిజ్యోతిసేతి ఏదృ స్తోమ స్తోమ ఏత్యేది స్తోమ ఏవైవ స్తోమ ఏత్యేది స్తోమ ఏవ స్తోమ ఏవైవ స్తోమ స్తోమ ఏవ దత్తదేవ స్తోమ స్తోమ ఏవ దత్ ఏవ దత్తదేవైవ స్తోమాయ స్తోమ ఇదరేవైవ స్తోమాయ తత్స్తోమాయ స్తోమాయ దత్తత్స్తోమాయ జ్యోతిర్జ్యోతి స్తోమాయ దత్తత్స్తోమాయ జ్యోతి స్తోమాయ్యోతిర్జ్యోతిస్తోమాయ్యోతిర్దధత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత్తదత దేవస్వామగ్రస్వామేవైవస్వామభ్యభిస్వామేవైవస్వామవి స్వామభ్యభిస్వామగ్రస్వామవి ప్రప్రాభిస్వామగ్రస్వామభిప్ర అవిప్రప్రాభ్యభిప్రణయదిప్రాభ్యభిప్రణయది బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి స బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి స బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి స సవదంతి వదంతి సదు సవదంతి వదంతి సదు సదు సత్వై వైతు సత్వై వై వైదు వైయ్యేతయేత వైదు వైయ్యేత వైయ్యేతయేత వై వైయ్యేతయోజేత వై వైయ్యేతయోజేతయోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యోజేతయేతయోగ్నిష్టోమేన యోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యోగ్నిష్టోమేన యజమానోజమానోగ్నిష్టోమేన యోగ్నిష్టోమేన యజమాన అగ్నిష్టోమేన యజమానో యజమానోగ్నిష్టోమేన అగ్నిష్టోమేన యజమానోథాయజమానోగ్నిష్టోమేనాగ్నిష్టోమేన యజమానోథాయజమానో యజమానోథ సర్వస్తోమేన సర్వస్తోమేనాథయమానోజమానోజసర్వస్తోమేన అథ సర్వస్తోమేన సర్వస్తోమేనాథాత సర్వస్తోమేన యజేత యజేత సర్వస్తోమేనాథాత సర్వస్తోమేన యజేత సర్వస్తోమేన యజేత యజేత సర్వస్తోమేన సర్వస్తోమేన యజేతేతి యజేత సర్వస్తోమేన సర్వస్తోమేన యజేతేతి సర్వస్తోమేనేతి సర్వాస్తోమేన యజేతేతి యజేత యజేతేత యస్యేత యజేత యజేతేతి యస్యేతేతి యస్య త్రివృతం త్రివృతం యస్యేతేతి యస్య త్రివృతం యస్య త్రివృతం త్రివృతం యస్య యస్య త్రివృతమంతర్యంచంతర్యం త్రివృతం యస్య యస్య త్రివృతమంతర్యంతి త్రివృతమంతర్యంతర్యంతి త్రివృతం త్రివృతమంతర్యంతి ప్రాణాన్ ప్రాణానంతర్యంతి త్రివృతం త్రివృతమంతర్యంతి ప్రాణాన్ త్రివృతమయత్రేవృతం అంతర్యంతి ప్రాణాన్ ప్రాణానంతర్యంతర్యంతి ప్రాణాగస్తస్య తస్య ప్రాణానంతర్యంతర్యంతి ప్రాణాగస్తస్య అంతర్యంతేత్యంతరయంతి ప్రాణాగస్తస్య తస్య ప్రాణాన్ ప్రాణాగస్తస్యాంతరంతస్తస్య ప్రాణాన్ ప్రాణాగస్తస్యాంతః ప్రాణానిజ ప్రాణాన్ తస్యాంతరంతస్తస్యరస్యాంతర్యంతయంత్యంతస్తస్యరస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంతి ప్రాణేషు ప్రాణేషు యంత్యంతరంతర్యంతి ప్రాణేషు యంత్య ప్రాణేషు ప్రాణేషు యంతయంతి ప్రాణేషు మేమే ప్రాణేషు యంతయంతి ప్రాణేషు మే ప్రాణేషు మేమే ప్రాణేషు ప్రాణేషు మేత్యపి మే ప్రాణేషు ప్రాణేషు మేపి ప్రాణేషు ప్రాణేషు మేత్యపి మేమేత్యసదసదపి మేమేత్యసద్ అప్యసదసదప్యప్యసదిదీత్యసదప్యప్యసదిది అసదిదేత్యసదసదిది ఖలు ఖల్విత్యసదసదిది ఖలు ఇది ఖలు ఖల్విదీది ఖలు వై వై ఖల్విదీది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతే యస్య యస్య యజతే యజమానో యజమానో యజతే యస్య యజతే యస్య యస్య యజతే యజతే యస్య పంచదశం పంచదశం యస్య యజతే యజతే యస్య పంచదశం యస్య పంచదశం పంచదశం యస్య యస్య పంచదశమంతర్యంతర్యంతి పంచదశం యస్య యస్య పంచదశమంతర్యంతి పంచదశమంతర్యంతర్యంతి పంచదశం పంచదశమంతర్యంతి వీర్యం వీర్యమంతర్యంతి పంచదశం పంచదశమంతర్యంతి వీర్యం పంచదశమితి పంచాదశం అంతర్యంతి వీర్యం వీర్యమంతర్యంతర్యంతి వీర్యం తస్య తస్య వీర్యమంతర్యంతర్యంతి వీర్యం తస్య అంతర్యంతీత్యంతి వీర్యం తస్య తస్య వీర్యం వీర్యం తస్యాంతరంతస్తస్య వీర్యం వీర్యం తస్యాంత తస్యాంతరంతస్తస్యరస్యాంతర్యంతయంతస్తస్యరస్యాంతర్యంతి అంతర్యంతయంతరంతర్యంతి వీర్యే వీర్యంతరంతర్యంతి వీర్యే ఎందు వీర్యే వీర్యంతయంతి వీర్యే మే మే వీర్యంతయంతి వీర్యే మే వీర్యే మే మే వీర్యే వీర్యే మేప్యపి మే వీర్యే వీర్యే మేపి మేప్యపి మే మేప్యసదసదపి మే మేప్యసద్ అప్యసదసదప్యప్యసదిదేప్యసదప్యప్యసదిది అసదితేత్యసదసతి ఖలు ఖల్విత్యసదసతి ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమాన యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతే యస్య యజతే యజమానో యజమానో యజతే యస్య సప్తదశకోసప్తదశంగ్యసప్తదశమంతర్యంతర్యంతి ప్రజామంతర్యంతి సప్తదశ కోసప్తదశమంతర్యంతి ప్రజా సప్తదశమితి సప్తాదశం ప్రజాంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర ప్రజాయంత్య ప్రజా మే ప్రజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయాజాయా విరాజమంతరంతర్విరాజమంతర్యంతియంతర్విరాజమంతర్యంతి విరాజమితి వీరాజం అంతర్యంతయంత్యంతరంతర్యంత్యుతృశ్రుదృశయంత్యంతరంతర్యంత్యుతృషు ఎంత్యుర్దశ్రుదశయంత్యుర్దశమే అర్దశమేమర్దశ్రుదశమే ప్యపిమర్దశ్రుదశమేపి మేప్యపి మేప్యసదసదపి మేప్యసద అప్యసదసదప్యప్యసన్నక్షత్రియాయాన్నక్షత్రియాయామసదప్యప్యసన్నక్షత్రియాయాం నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్ర పరమోయోయః పరమః పరమోయ ఏవమేవయః పరమః పరమోయ ఏవం ఏమేవ్యోయ ఏం వేద వేదైవ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేం వేద పరమతాం పరమతాం వేదైవమేం వేద పరమతాం వేద పరమతాం పరమతాం వేద పరమతామేవ గచ్చతి గచ్చతి అంగిరసో వై వా అంగిరసో వై సత్రగో సత్రం వా అంగిరసో వై సత్రం వై సత్రగో సత్రం వై వై సత్రమా సదాసుర సత్రం వై వై సత్రమా సదా సత్రమా సదాసుర సత్రగో సత్రమా సదతే సహాసుర సత్రగో సత్రమా సదతే ఆసతతే సహా సదాసురతే సువర్గకో సువర్గం సహా సదాసురతే సువర్గం తే సువర్గకో సువర్గం తే సువర్గం లోకం లోకగో సువర్గం తే సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గకో సువర్గం లోకమాయన్ నాయన్ లోకగో సువర్గకో సువర్గం లోకమాయన్ సువర్గమితి సువాహకం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన్ తేషాం తేషామాయన్ లోకం లోకమాయన్ తేషాం ఆయన్ తేషాం తేషామాయన్నాయన్ తేషాగో హవిష్మాన్ హవిష్మాన్ తేషామాయన్నాయన్ తేషాగో హవిష్మాన్ తేషాగో హవిష్మాన్ హవిష్మాన్ తేషాం తేషాగో హవిష్మాగశ్చిద హవిష్మాన్ తేషాం తేషాగో హవిష్మాగశ్చ హవిష్మాగశ్చిద హవిష్మాన్ హవిష్మాగశ్చ హవిష్కృత విష్కృత హవిష్మాన్ హవిష్మాగశ్చ హవిష్కృత హవిష్కృత్యీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతాహీయతా అకామయేతాంతౌదాకామయేతాకుంసవర్గం అకామయేతాకుంసవర్గకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం లోకకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం వర్గం లోకం లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావే యావ లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావ స్వర్గమితి సువాహగ్రం లోకమి యావే యావ లోకం లోకమి యావేతీతి యావ లోకం లోకమి యావేతి యావేతీతి యావే యావే ఋతౌ తావితి యావే యావే ఋతౌ ఇదితౌ తావితి ఋతావేతమేతం తావితి ఋతావేతం తావేతమేతం తౌ తావేతం ద్విరాత్రం ద్విరాత్రమేతం తౌ తావేతం ద్విరాత్రం ఏతం ద్విరాత్రం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతామవశ్యతాం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతాం ద్విరాత్రమపశ్యతామపశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమపశ్యతాంతం తమపశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమపశ్యతాంతం ద్విరాత్రమిది ద్విరాత్రం అపశ్యతాంతం తమపశ్యతామపశ్యతాంతమాధమపశ్యతామపశ్యతాంతమా తమాదంతమాహరతామహరతామాదంతమాహరతాం ఆహరతామహరతామాహరతాం తేన తేనాహరతామాహరతాం తేన అహర్వాంతేన తేనాహరతామహరతాంతేన యజేతామయజేతాంతేనాహరతామహరతాంతేనయజేతాం తేనాయజేతామయజేతాంతేన తేనాయజేతాంతదస్తతో యజేతాంతేనతేనాయజేతాంతదః యజేతాంతదస్తతో యజేతామయజేతాంతదోవై వైతతో యజేతామయజేతాంతదోవై తదోవై వైతదస్తతో వైతౌ వైతదస్తతో వైతౌ వైతౌ వైవైతౌ సువర్గకోసవర్గం తౌ వైవైతౌ సువర్గం సవర్గకోసవర్గం తౌ సువర్గం లోకం లోకకోసవర్గం తౌ తౌ సువర్గం లోకం సవర్గం లోకం సవర్గకోసవర్గం లోకమైతామైతాన్ లోకకోసవర్గకోసవర్గం లోకమైతాం వర్గమితి సువాహకం లోకమైతామైతాన్ లోకం లోకమైతాం యోయ ఐతాన్ లోకం లోకమైతాం యహ ఐతాం యోయ ఐతామైతాం యఏవమేవం యఐతామైతాం యఏవం యఏవమేవం యోయ ఏవం విద్వాన్ విద్వాలేవం యోయ ఏవం విద్వాన్ ఏదం విద్వాన్ విద్వామేవమేవం విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ విద్వాన్ ద్విరాత్రేణ ఇదు దేదు దేదు ద్విరాత్రేణ విద్వాన్ విద్వాన్ ద్విరాత్రేణ ఇదు దే ద్విరాత్రేణ ఇదు దే ఇదు దే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇదు దేదు వర్గకోసవర్గం ఇదు దే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇదు దేదు వర్గం ద్విరాత్రేణ ఇదు ద్వే ద్విరాత్రేణ ఇది చేసవర్గకోసవర్గం ఇది దేదు వర్గమేవ సువర్గమేవ ఇవ సువర్గకోసవర్గమేవ లోకం లోకమేవ సువర్గకోసవర్గమేవ లోకం సువర్గమిది సువాహగం ఏవ లోకం లోకమేవ ఇవ లోకమే ఏత్యేదు లోకమేవ ఇవ లోకమేది లోకమే ఏత్యేదు లోకం లోకమేది తౌ తావేదు లోకం లోకమే ఋతౌ ఏతి తౌ తావేత్యవైతామైతాన్ పూర్వేణ పూర్వేణైతాం తౌ తావైతాం పూర్వేణ ఐతాం పూర్వేణ పూర్వేణైతామైతాం పూర్వేణాన్నాన్న పూర్వేణైతామైతాం పూర్వేణాన్నా పూర్వేణాన్నాగచ్చదామగచ్చదామన్నా ఉత్తరేణేత్యుదరేణ అగిర్ప్లవః పూర్వం పూర్వమగిర్ప్లవః పూర్వమహరః పూర్వమగిర్ప్లవః పూర్వమహరః అగిర్ప్లవ ఇత్యభి ప్లవః పూర్వమహరః పూర్వం పూర్వమహర్భవతి భవత్యః పూర్వం పూర్వమహర్భవతి అహర్భవతి భవత్యః అనహర్భవతి గతిర్గతిర్భవత్యః అనహర్భవతి గతిః భవతి గతిర్గతిర్భవతి భవతి గతిరుత్తరముత్తరం గతిర్భవతి భవతి గతిరుత్తరం ఉత్తరం జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తరం జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తరం జ్యోతిష్టోమ అగ్నిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తరం జ్యోతిష్టోమ అగ్నిష్టోమ పూర్వం పూర్వమగ్నిష్టోమ జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ అగ్నిష్టోమ పూర్వం జ్యోతిష్టోమగ్నిష్టోమ పూర్వం పూర్వమగ్నిష్టోమ అగ్నిష్టోమ పూర్వమహర పూర్వమగ్నిష్టోమ అగ్నిష్టోమ పూర్వమహర అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ పూర్వమహర పూర్వం పూర్వమహర్భవతి భవత్యః పూర్వం పూర్వమహర్భవతి అహర్భవతి భవత్యః అనహర్భవతి తేజస్తేజో భవత్యః అనహర్భవతి తేజః భవతి తేజస్తేజో భవతి భవతి తేజస్తేన తేన తేజో భవతి భవతి తేజస్తేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్ దత్తే బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఆత్మందత్తే దత్త ఆత్మన్నాత్మందత్తే త్రైష్టభం త్రైష్టభం దత్త ఆత్మన్నాత్మందత్తే త్రైష్టభం దత్తే త్రైష్టభం త్రైష్టభం దత్తే దత్తే త్రైష్టభముత్తర ఉత్తరే త్రైష్టభం దత్తే దత్తే త్రైష్టభముత్తరే త్రైష్టభముత్తర ఉత్తరే త్రైష్టభం త్రైష్టభముత్తర ఓజ ఓజ ఉత్తరే త్రైష్టభం త్రైష్టభముత్తర ఓజ ఉత్తర ఓజ ఓజ ఉత్తర ఉత్తర ఓజో వై వా ఓజ ఉత్తర ఉత్తర ఓజో వై ఉత్తర ఇత్యుదోత్తరే ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం తృష్టక్ తృష్టక్ వీర్యం వై వై వీర్యం తృష్టక వీర్యం తృష్టక్ తృష్టక్ వీర్యం వీర్యం తృష్టకోజ ఓజస్ తృష్టక్ వీర్యం వీర్యం తృష్టకోజ తృష్టకోజ ఓజస్ తృష్టక్ తృష్టకోజ ఏవై ఓజస్ తృష్టక్ తృష్టకోజ ఏవ ఓజ ఏవై ఓజ ఓజ ఏవ వీర్యం వీర్యమేవజ ఓజ ఏవ వీర్యం ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యమాత్మన్నాత్మన వీర్యమేవైవ వీర్యమాత్మన్న వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్ దత్తే దత్త ఆత్మన వీర్యం వీర్యమాత్మన్ దత్తే ఆత్మందత్తే దత్త ఆత్మన్నాత్మన్ దత్తే రథంధర గోరథంధరం దత్త ఆత్మన్నాత్మన్ దత్తే రథంధరం రథేరథంధర గోరథంధరం దత్తే దత్తే రథంధరం పూర్వే పూర్వే రథంధరం దత్తే దత్తే రథంధరం పూర్వే రథంధరం పూర్వే పూర్వే రథంధర గోరథంధరం పూర్వే హన్నహన్ పూర్వే రథంధర గోరథంధరం పూర్వే హన్న రథంధరమితి రథంధరం పూర్వే హన్నహన్ పూర్వే పూర్వే హన్ సామ సామహన్ పూర్వే పూర్వే హన్ సామ అహన్ సామ సామహన్నహన్ సామ భవతి భవతి సామ అన్నహన్ సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతీజ విజం భవతి సామ సామ భవతీజం భవతీజ విజం భవతి భవతీజం వై వా ఇయం భవతి భవతీజం వై ఇయం వై వా ఇయమియం వైరసంధర గోరసంధరం వా ఇయమియం వైరసంధరం వైరసంధర గోరసంధరం వై వైరసంధరమస్యామస్యా గోరసంధరం వై వైరసంధరమస్యాం రసంధరమస్యామస్యా గోరసంధర గోరసంధరమస్యామే వై వాస్యా గోరసంధర గోరసంధరమస్యామేవ రసంధరమితి రథం పరం అస్యామేవైవాస్యామస్యామేవ ప్రతి ప్రత్యేవాస్యామస్యామేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి బృహద్ బృహత్తిష్టతి ప్రతి ప్రతిష్టతి బృహద్ తిష్టతి బృహద్ బృహత్తిష్టతి తిష్టతి బృహదత్తర ఉత్తరే బృహత్తిష్టతి తిష్టతి బృహదత్తరే బృహదత్తర ఉత్తరే బృహద్ బృహదత్తరే సావసా ఉత్తరే బృహద్ బృహదత్తరే సౌ ఉత్తరే సావసా ఉత్తర ఉత్తరే సౌ వై వాసా ఉత్తర ఉత్తరే సౌ వై అసౌ వై వా అసావసౌ వై బృహద్ బృహద్ వా అసావసౌ వై బృహద్ వై బృహద్ బృహద్మై వై బృహదమశ్యామమశ్యాం బృహద్వై వై బృహదమశ్యాం బృహదమశ్యామమశ్యాం బృహద్ బృహదమశ్యామే వై వామశ్యాం బృహద్ బృహదమశ్యామేవ అమశ్యామే వై వామశ్యామమశ్యామేవ ప్రతి ప్రత్యేవామశ్యామమశ్యామేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తత్తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి తత్తిష్టతి తిష్టతి తదాహురాహు తత్తిష్టతి తిష్టతి తదాహు తదాహురాహుస్తత్తదాహుత్వాహుస్తత్తదాహుత్వ ఆహుక్వ ఆహ్వాహురాహుత్వ జగదీ జగదీ త్వాహురాహుత్వ జగదీ క్వ జగదీ జగదీ త్వాక్వ జగదీత జగదీ క్వాక్వ జగదీత జగదీంద్ర జగదీ జగదీంద్రానుష్ఠుభ నిష్ఠుబ్ద జగదీ జగదీంద్రానుష్ఠుభ చారుష్ఠుభ నిష్ఠుప్చారుష్ఠుప్చ చారుష్ఠుప్చ చారుష్ఠుప్చ అనుష్ఠుప్చ చారుష్ఠుభ నిష్ఠుప్చేదీతి చారుష్ఠుభ నిష్ఠుప్చేది అనుష్ఠవేత్యవస్థ చేదీతి గచేత వైఖానసం వైఖానసమితి గచేత వైఖానసం ఇది వైఖానసం వైఖానసమితీత వైఖానసం పూర్వే పూర్వే వైఖానసమితీత వైఖానసం పూర్వే వైఖానసం పూర్వే పూర్వే వైఖానసం వైఖానసం పూర్వే హన్న హన్ పూర్వే వైఖానసం వైఖానసం పూర్వే హన్న పూర్వే హన్న హన్ పూర్వే పూర్వే హన్ సామ సామ హన్ పూర్వే పూర్వే హన్ సామ అహన్ సామ సామ హన్న హన్ సామ భవతి భవతి సామ హన్న హన్ సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతి తేన తేన భవతి సామ సామ భవతి తేన భవతి తేన తేన భవతి భవతి తేన జగత్యై జగత్యై తేన భవతి భవతి తేన జగత్యై తేన జగత్యై జగత్యై తేన తేన జగత్యైనా జగత్యై తేన తేన జగత్యైనా జగత్యేన జగత్యే జగత్యేనైత్యేతన జగత్యే జగత్యేనైతి నైత్యేతనైతి షోడశి షోడశ్యేతనైతి షోడశి ఏతి షోడశి షోడశ్యేత్యేతి షోడశ్యుత్తర ఉత్తరే షోడశ్యేత్యేతి షోడశ్యుత్తరే షోడశ్యుత్తర ఉత్తరే షోడశి షోడశ్యుత్తరే తేన ఉత్తరే షోడశి షోడశ్యుత్తరే తేన

అధ్యేతేతి పద్యేత పద్యేక్షణా భాష్యామమావాస్యామితి పద్యేత పద్యేక్షణా భాష్యాం ఇచ్చమావాస్యామమావాస్యామిమావాస్యాం పూర్వం పూర్వమమావాస్యామిమావాస్యాం పూర్వం అమావాస్యాం పూర్వం పూర్వమమావాస్యామమావాస్యాం పూర్వమహర పూర్వమమావాస్యామమావాస్యాం పూర్వమహ అమావాస్యామిమావాస్యాం పూర్వమహర పూర్వం పూర్వమహద్భవతి భవత్యః పూర్వం పూర్వమహద్భవతి అహద్భవతి భవత్యహరహద్భవత్యుత్తరస్మిన్నుత్తరస్మిన్భవత్యహరహద్భవత్యుత్తరస్మిన్భవత్యహరహద్భవత్యుత్తరస్మిన్నుత్తరముత్తరముత్తరస్మిన్భవత్యుత్తరస్మిన్నుత్తరం ఉత్తరస్మిన్నుత్తరముత్తరముత్తరస్మిన్నుత్తరస్మిన్నుత్తరం నానానోత్తరముత్తరస్మిన్నుత్తరస్మిన్నుత్తరం నానా ఉత్తరస్మిన్నిత్యదోత్తరస్మిన్నోత్తరం నానానోత్తరముత్తరం నానైవైవ నానానైవార్థమాశయోరర్థమాశయోరేవ హవిష్మన్నిధనం పూర్వం పూర్వకో హవిష్మన్నిధనం భవతో హవిష్మన్నిధనం పూర్వం హవిష్మన్నధనం పూర్వం పూర్వకో హవిష్మన్నధనో హవిష్మన్నధనం పూర్వమహర పూర్వకో హవిష్మన్నధనో హవిష్మన్నధనం పూర్వమహ హవిష్మన్నధనం హవిష్కర్ణధనముత్తరమోహవిష్కర్ణధనమోహవిష్కర్ణధనముత్తరం ప్రజాపతిర్వాయుర్వాయు ప్రజాపతిస్తస్మిగ్రస్తస్మిన్ ప్రజాపతిర్వాయు ప్రజాపతిర్వాయుర్వాయు ప్రజాపతి ప్రజాపతిర్వాయుర్భవత్వా భవత్వా వాయు ప్రజాపతి ప్రజాపతిర్వాయుర్భవత్వా ప్రజాపతి ప్రజాపతి వాయుర్భవత్వా భవత్వా వాయుర్వాయుర్భవత్వాదరగద్భవత్వా వాయుర్వాయుర్భవత్వాదర భవత్వాదరగద్భవత్వా భవత్వాదరత్సో జనద్భవత్వా భవత్వాదరత్స అదరత్సో జనదగరత్స ఇమామిమాగూసో జనదగరత్స ఇమాం స ఇమామిమాగూసస ఇమామపశ్యదమశ్యమాగూసస ఇమామపశ్యద ఇమామపశ్యదమశ్యమామిమామపశ్యత్తాం ఆహరదహరదాహరత్తాం తామహరదాహరత్తాం అహరత్తాం తామహరదాహరత్తాం విశ్వకర్మా విశ్వకర్మా తామహరదాహరత్తాం విశ్వకర్మా విశ్వకర్మా తామహరదాహరత్తాం విశ్వకర్మా విశ్వకర్మా తామహరదాహరత్తాం విశ్వకర్మా విశ్వకర్మా తామహరదాహరత్తాం విశ్వకర్మే విశ్వకర్మా భోత్వా విభోత్వా భోత్వా మార్గమార్గ్విభోత్వా భోత్వా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్సాధా మార్గ్విభోత్వా మార్గ్స అదృక్ష్యేవమేవమసృక్ష్యదృక్ష్యేవం తపసి తపస్యేవమసృక్ష్యదృక్ష్యేవం తపసి ఏం తపసి తపస్యేమేం తపసి ప్రజననం ప్రజననం తపస్యేమేం తపసి ప్రజననం తపసి ప్రజననం ప్రజననం తపసి తపసి ప్రజననమిచ్ఛద్వమిచ్ఛద్వం ప్రజననం తపసి తపసి ప్రజననమిచ్ఛద్వం ప్రజననమిచ్ఛద్వమిచ్ఛద్వం ప్రజననం ప్రజననమిచ్ఛద్వమిదీతిచ్ఛద్వం ప్రజననం ప్రజననమిచ్ఛద్వమిది ప్రజననమిది ప్రజననం ఇక్షద్ధమిచ్చద్ధమిదేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యే అయచ్చలేతే నైతేనా ఇచ్చలేచ్చలేతేనాయితనేనాయితనేనైతేనాయచ్చలేచ్చలేతేనాయితనేనాయితనేనాయితనేనాయితనేనైతేనైతేనాయితనేన శ్రామ్యన శ్రామ్యకాయితనేనైతేనైతేనాయితనేన శ్రామ్యత ఆయతనేన శ్రామ్యత శ్రామ్యకాయితనేనాయితనేన శ్రామ్యతేదీని శ్రామ్యకాయితనేనాయితనేన శ్రామ్యతేది ఆయతనేనేత్యాయతనేన శ్రామ్యతేదీని శ్రామ్యత శ్రామ్యతేతేత శ్రామ్యత శ్రామ్యతే ఆయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధ శ్రామ్యన్న శ్రామ్యే సంవత్సరే రే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏకామేకాగో సంవత్సరే తే సంవత్సర ఏకా సంవత్సర ఏకామేకాగో సంవత్సరే సంవత్సర ఏకాంగాంగామేకాగో సంవత్సరే సంవత్సర ఏకాంగా సంవత్సరే ఏకాంగాంగామేకామేకాంగామ సృజంత సృజంత కామేకాంగామ సృజంత కామ సృజంత సృజంతకాంగామ సృజంతదాంతామ సృజంతకాంగామ సృజంతదాం సృజంతదాంతామ సృజంతా సృజంతదాం వసుభ్య వసుభ్యస్తామ సృజంతా సృజంతదాం వసుభ్య తాం వసుభ్య వసుభ్యస్తాంతాం వసుభ్యోరుత్రేభ్యో రుత్రేభ్య వసుభ్యస్తాంతాం వసుభ్యోరుత్రేభ్య ఆదిత్యేభ్యేతామేతామయచ్చేతామ్ ఏచ్ఛన్నేతామేతామయచ్ఛన్నేతామోరక్షద్ధమేతామయచ్ఛన్నేతామోరక్షద్ధం వసవోరుద్రావసవోరుద్రాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్యాదిత్య వసుభ్యోరుద్రేభ్య వసుభ్యోరుద్రేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోరుద్రేభ్య వసుభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య వసుభ్యేభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రాదిత్యేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాలిత ప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాలిత ప్రాజాయి రాజాయుత ప్రాజాయత్రీణి త్రీణి రాయుత ప్రాజాయత్రీణి అజాయిత్రేణి త్రీణి రాయుతాజాయత్రీణి చత్రేణి రాయుతాజాయత్రీణి త్రీణి చత్రేణి శతాని శతాని చత్రేణి త్రీణి శతాని శతాని శతాని శతాని త్రయత్రిమోషదం త్రయత్రిమోషదకం శతాని శతాని త్రయత్రిమోషదం తస్మాద్యవైర్యతస్మాద్ రుద్రా తస్మాద్యవైర్యతస్మాద్ రుద్రా ఏర్యతేర్యవి అవైర్యత తస్మాద్రుద్రాఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతుఘాతు తస్మాద్భేతస్మాదాహురాహుస్తస్మాద్భేతస్మాదాహు తస్మాదాహురాహుస్తస్మాత్ తస్మాదాహుశిఖిలకోశిఖిలమాహుస్తస్మాత్తస్మాదాహుశిఖిలం ఆహుశిఖిలకోశిఖిలమాహురాహుశిఖిలం వై వైశిఖిలమాహురాహుశిఖిలం వై శిఖిలం వై వైశిఖిలకోశిఖిలం వై మధ్యమం వై మధ్యమం మధ్యమం వై వైమధ్యమహరహర్మధ్యమం వై వైమధ్యమహ మధ్యమమహరహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య అహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య త్రిరాత్రస్యేది త్రిరాత్రస్య వివిహితద్భివిహితత్ ఇదత్తద్భేదవైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతై అథాతిరాత్రోతిరాత్రోథాథాతిరాత్ర ఏషామేషామతిరాత్రోథాథాతిరాత్ర ఏషామ్ ఇది దస్యాందస్యామిది ఘటస్యామకల్పేదామకల్పేదాంతస్యామిది ఘటస్యామకల్పేదాం అస్యామకల్పేతామకల్పేతాంతస్యాంతస్యామకల్పేతాం విభాగే విభాగే కల్పేతాంతస్యాంతస్యామకల్పేతాం విభాగే అకల్పేతాం విభాగే విభాగే కల్పేతామకల్పేతాం విభాగ ఇంద్ర ఇంద్రో విభాగే కల్పేతామకల్పేతాం విభాగ ఇంద్ర విభాగ ఇంద్ర ఇంద్రోద్విభాగే విభాగ ఇంద్ర తృతీయే తృతీయ ఇంద్రోద్విభాగే విభాగ ఇంద్ర తృతీయే విభాగ ఇది ద్విభాగే ఇంద్రస్తృతీయ తృతీయ ఇంద్ర ఇంద్రస్తృతీయ విష్ణుర్విష్ణస్తృతీయ ఇంద్ర ఇంద్రస్తృతీయ విష్ణు తృతీయ విష్ణుర్విష్ణస్తృతీయ తృతీయ విష్ణుస్తద్విష్ణస్తృతీయ తృతీయ విష్ణుస్తద్ విష్ణుస్తద్విష్ణుర్విష్ణస్తద్వై వైదద్విష్ణుర్విష్ణస్తద్వై తద్వై వైదత్తద్వా ఏషైషా వైదత్తద్వా ఏషా వా ఏషైషా వై వా ఏషాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఏషా వై వా ఏషాభ్యనోచ్యతే ఏషాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఏషైషాభ్యనోచ్యత ఉభోభాభ్యనోచ్యత ఏషైషాభ్యనోచ్యత ఉభా అభ్యనోచ్యత ఉభోభాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఉభాదిగ్యతోర్జ్యతోర్భాభ్యనోచ్యతేభ్యనోచ్యత ఉభాదిగ్యతోర్భ్యనోచ్యత ఇత్యభి అనోచ్యతే ఉభాదిగ్యతద్విద్యతరుభాదిగ్యతరుభాదిగ్యతరుభాదిగ్యతరి విద్యథర్జిజ్ఞర్జిజ్ఞర్జిజ్ఞర్జిజ్ఞాంతామిక్యర్జిజ్ఞర్జిజ్ఞాంతామిక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్ శకుంసత్యేవాచ్చావాకోచ్చావాకదేవ శకుంసతి ఏ శకుంసతి శకుంసత్యేవైవ శకుంసత్యథాథ శకుంసత్యేవైవ శకుంసత్యథ శకుంసత్యథాథ శకుంసతి శకుంసత్యథయా యాథ శకుంసతి శకుంసత్యథయా సహస్రస్యాతిరిక్తోతిరిక్తసహస్రస్యసహస్రస్యాతిరిక్తోన్నేతోన్నేతాతిరిక్తసహస్రస్యసహస్రస్యాతిరిక్త ఉన్నేత అతిరిక్త ఉన్నేతోన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతృజా మృత్యుజా ఉన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతృజా అతిరిక్త ఇత్యతిరిక్త ఉన్నేతృజా మృత్యుజా ఉన్నేతోన్నేతృజామృజా ఉన్నేతోన్నేతృజామథ ఉన్నేతేత్యుత అర్పిజామథా సత్విజా మృత్యుజామథా హురాహుర సత్విజా మృత్యుజామథాహు ఆహురాహురేభ్యసర్వేభ్యోదేయాదేయాసేభ్యోదేయా సదస్యేభ్యోగేయాదేయాసదస్యేభ్యస్తస్యేభ్యోగేయేది ప్రాకృత్యాశంశకృత్యాశంశకృతాశంజరేరేత్మశంశంజరేతిరేత్మశంశంజరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతిరేతి ఆవద్బ్రహ్మణే బ్రహ్మణ ఆహురావద్బ్రహ్మణే చిదబ్రహ్మణ ఆహురావద్బ్రహ్మణే చ బ్రహ్మణే చిదబ్రహ్మణే బ్రహ్మణే చాగ్నిధేగ్నిధే బ్రహ్మణే బ్రహ్మణే చాగ్నిధే చాగ్నిభాగం బ్రహ్మణే బ్రహ్మణే ద్విభాగమితి ద్విభాగం బ్రహ్మణే విభాగం బ్రహ్మణే బ్రహ్మణే ద్విభాగం బ్రహ్మణే తృతీయం తృతీయం బ్రహ్మణే ద్విభాగం బ్రహ్మణే తృతీయం భాగం బ్రహ్మణే తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధే తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర అగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై వా ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై అగ్నిధరిత్యగ్నిధే ఐంద్రో వై వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా బ్రహ్మా వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా వై బ్రహ్మా బ్రహ్మా వై వై బ్రహ్మా వై ఈష్ణవో వై ఈష్ణవో బ్రహ్మా వై వై బ్రహ్మా వై ఈష్ణవ బ్రహ్మా వై ఈష్ణవో వై ఈష్ణవో బ్రహ్మా బ్రహ్మా వై ఈష్ణవో అగ్నిరగ్నిద్ వై ఈష్ణవో బ్రహ్మా బ్రహ్మా వై ఈష్ణవో అగ్నిద్ వైష్ణవో అగ్నిరగ్నిద్ వై ఈష్ణవో వై ఈష్ణవో అగ్నిద్యథాయథాగ్నిద్ వై ఈష్ణవో వై ఈష్ణవో అగ్నిద్యథా అగ్నిద్యథాయథాగ్నిరగ్నిద్యథైవైవయథాగ్నిరగ్నిద్యథైవ దేవతౌదావేవైవతామగర్పేదామగర్పేదాంతావేవైవతామగర్పేదాంతౌదావగర్పేదామితిత్యగర్పేదాంతౌదావగర్పేదామితి కళ్యాణి దేయేతిథాధేయేత్తథాధేయేతిథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథాధేయేత్తథ

బ్రూదామబ్రూదామితి ్రూదామబ్రూదామిత్యబ్రూదాకుంససో బ్రూదామిత్యబ్రూదాకుంస అబ్రూదాకుంససో బ్రూదామబ్రూదాకుంసయమోయమస్సో బ్రూదామబ్రూదాకుంసయమ సయమోయమస్తుయమేకస్యామేకస్యామస్తుయమేకస్యామేకస్యామేకస్యామోయమేకస్యాం వీర్యం వీర్యమేకస్యామోయమేకస్యాం వీర్యం ఏకస్యాం వీర్యం వీర్యమేకస్యామేకస్యాం వీర్యం పరిపరి వీర్యమేకస్యామేకస్యాం వీర్యం పరి వీర్యం పరిపరి వీర్యం వీర్యం పర్యవశ్యద పశ్యత్ పరి వీర్యం వీర్యం పర్యవశ్యద పర్యవశ్యదవశ్యత్పరి పర్యవశ్యదియమియమవశ్యత్పరిపర్యవశ్యదియం అవశ్యదియమియమవశ్యదవశ్యదియం వై వా ఇయమవశ్యదవశ్యదియం వై ఇయం వై వా ఇయమియం వా అస్యాస్య వా ఇయమియం వా అస్య వా అస్యాస్య వై వా అస్య సహస్రస్య సహస్రస్యాస్య వై వా అస్య సహస్రస్య అస్య సహస్రస్య సహస్రస్యాస్యాస్య సహస్రస్య వీర్యం వీర్యగో సహస్రస్యాస్యాస్య సహస్రస్య వీర్యం సహస్రస్య వీర్యం వీర్యగో సహస్రస్య సహస్రస్య వీర్యం విభక్తి విభక్తి వీర్యగో సహస్రస్య సహస్రస్య వీర్యం విభక్తి వీర్యం విభక్తి విభక్తి వీర్యం విభక్తి దీని విభక్తి వీర్యం విభక్తి విభక్తి దీతి విభక్తి విభక్తి తౌదావితి విభక్తి విభక్తి తౌదావితీతావ్రవీదప్రవేత్తావితీతావ్రవీన్ అబ్రవీదియమియమబ్రవీద ప్రవీదియం మమేయమ్రవీద ప్రవీదియం మమ ఇయమ్ మమేయమియం మమాస్వస్తుమేయమియం మమాస్తు మమాస్వస్తుమ మమమాస్వేదేతదస్తుమ మమమాస్వేదద్ అర్వేదేతదస్వస్వేదద్యమయోర్యమయోరేతదస్వస్వేదద్యమయోరేతద్యమయోర్యమయోరేతదేతద్యమయోరితయమయోరితయమయోర్యమయోరితి యువయోరితౌదావితౌదావృదాంతావితౌదావృదాంతౌదావృదాకూసర్వేసర్వేదాంతౌదావృదాకూసర్వేసర్వేదాకూసర్వేవై సర్వే వై వై సర్వే సర్వే వా ఏతదేతద్వై సర్వే సర్వే వా ఏతదేతద్వై వా ఏతదేతస్యామేతస్యామేతద్వై వా ఏతదేతస్యామేతస్యామేతదేతదేతస్యాం వీర్యం వీర్యమేతస్యామేతదేతదేతస్యాం వీర్యం ఏతస్యాం వీర్యం వీర్యమేతస్యామేతస్యాం వీర్యం పరిపరి వీర్యమేతస్యామేతస్యాం వీర్యం పరి వీర్యం పరిపరి వీర్యం వీర్యం పరిపశ్యామః పశ్యామః పరి వీర్యం వీర్యం పరిపశ్యామః పరిపశ్యామః పశ్యామః పరిపరిపశ్యామోగుంశమగుంశం పశ్యామః పరిపరిపశ్యామోగుంశం పశ్యామోగుంశమగుంశం పశ్యామః పశ్యామోగుంశమాగుంశం పశ్యామః పశ్యామోగుంశమా అగుంశమాగుంశమగుంశమాహ రామహై హరామహ ఆగుంశమగుంశమాహ రామహై ఆహ రామహై హరామహ ఆహ రామహ ఇది హరామహ ఆహ రామహ ఇది హరామహ ఇది హరామహై హరామహ ఇది తస్యాందస్యామితి హరామహై హరామహ ఇది తస్యాం ఇది తస్యాందస్యామిదేతస్యామకోశమకోశం తస్యామిదేతకస్యామకోశం తస్యామకోశమకోశం తస్యాందస్యామకోశమాకోశం తస్యాందస్యామకోశమా అకోశమాకోశమకోశమాహరంతాహరంతాకోశమకోశమాహరంత ఆహరంతాహరంతాహరంతతాం దామహరంతాహరంతతాం అహరంతతాం దామహరంతాహరంతదామప్సుదామహరంతాహరంతదామప్సు తామప్సుదాంతామప్సు ప్రప్రాప్సుదాంతామప్సు ప్రప్సు ప్రప్రాప్సు ప్రావేశయన్ వేషయన్ ప్రాప్సు ప్రావేశయన్ ఆశ్రీత్యభూసు ప్రావేశయన్ వేషయన్ ప్రప్రావేశయన్ సోమాయ సోమాయావేశయన్ ప్రప్రావేశయన్ సోమాయ అవేశయన్ సోమాయ సోమాయావేశయన్నవేశయన్ సోమాయోదేహి సోమాయావేశయన్నవేశయన్ సోమాయోదేహి సోమాయోదేహి ఉదేహి సా రోహిణీ రోహిణీ సేతి సా రోహిణీ రోహిణీ సా రోహిణీ పింగళా పింగళా రోహిణీ సా రోహిణీ పింగళా రోహిణీ పింగళా పింగళా రోహిణీ రోహిణీ పింగళైకహాయన్యకహాయనీ పింగళా రోహిణీ రోహిణీ పింగళైకహాయనీ పింగళైకహాయన్యకహాయనీ పింగళా పింగళైకహాయనీ రూపకం రూపమేకహాయనీ పింగళా పింగళైకహాయనీ రూపం ఏకహాయనీ రూపకం రూపమేకహాయన్యకహాయనీ రూపం కృత్వా కృత్వా రూపమేకహాయన్యకహాయనీ రూపం కృత్వా ఏకహాయనీత్యేకాహాయనీ రూపం కృత్వా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమోషదా కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా కృత్వా కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా కృత్వా కృత్వా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా త్రయస్త్రిభిశ త్రయస్త్రిమోషదా త్రయస్త్రిమోషదా త్రిభిః త్రయస్త్రిమోషదే త్రయః త్రిమోషదా ఉదయిత్తస్మాత్ తస్మాద్ ఉదయిత్తస్మాద్ రోహిణ్యా రోహిణ్యా తస్మాద్ ఉదయిత్తస్మాద్ రోహిణ్యా ఉదయి విద్యుదయ తస్మాద్ రోహిణ్యా రోహిణ్యా తస్మాద్ తస్మాద్ రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా తస్మాద్ తస్మాద్ రోహిణ్యా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రో సోమో సోమమేకహాయ్యా పింగళయా పింగళయైకహాయ్యా సోమం ఏకహాయ్యా సోమకో సోమమేకహాయ్యైకహాయ్యా సోమం గృణీయాత్ గృణీయాత్ సోమమేకహాయ్యైకహాయ్యా సోమం గృణీయాత్ ఏకహాయ్యేత్యేకహాయ్యః సమం గృణీయాత్ క్రీణీయాత్ స్వమకో సమం గృణీయాత్ యో యోగృణీయాత్ స్వమకో సమం గృణీయాత్యః క్రీణీయాత్ యో యోగృణీయాత్ క్రీణీయాత్యః ఏవమేవం యః క్రీణీయాత్ క్రీణీయాత్యః ఏవం ఏవం యో యోగం విద్వాన్ విద్వాన్ ఏవం యో యోగం విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా విద్వాన్ ఏవం ఏవం విద్వాన్ రోహిణ్యా త్రిభిర్ శుక్రీదేన ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద్రేణ ఇంద ఇంద్రాయ అవేశయన్నింద్రాయేంద్రాయ వేషయన్నవేషయన్నింద్రాయోదేహ్యుదేహీంద్రాయ వేషయన్నవేషయన్నింద్రాయోదేహి ఇంద్రాయోదేహ్యుదేహీంద్రాయేంద్రాయోదేహీంద్రాయేంద్రాయోదేహీ రోహిణీ రోహిణీ చేతి దిశా రోహిణీ సా రోహిణీ రోహిణీ రోహిణీ లక్ష్మణ లక్ష్మణ రోహిణీ రోహిణీ లక్ష్మణ రోహిణీ లక్ష్మణ లక్ష్మణ రోహిణీ రోహిణీ లక్ష్మణ పష్టౌహి పష్టౌహి లక్ష్మణ రోహిణీ రోహిణీ లక్ష్మణ పష్టౌహి లక్ష్మణ పష్టౌహి పష్టౌహి లక్ష్మణ లక్ష్మణ పష్టౌహి వాత్రఘ్ని వాత్రఘ్ని పష్టౌహి లక్ష్మణ లక్ష్మణ పష్టౌహి వాత్రఘ్ని పష్టౌహి వాత్రఘ్ని వాత్రఘ్ని పష్టౌహి పష్టౌహి వాత్రఘ్ని రూపకం రూపం వాత్రఘ్ని పష్టౌహి పష్టౌహి వాత్రఘ్ని రూపం వాత్రఘ్ని రూపకం రూపం వాత్రఘ్ని వాత్రఘ్ని రూపం కృత్వా కృత్వా రూపం వాత్రఘ్ని వాత్రఘ్ని రూపం కృత్వా వాత్రఘ్ని వాత్రఘ్ని రూపం కృత్వా కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత కృత్వా రూపకం రూపం కృత్వా త్రయస్త్రిమూషత కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత కృత్వా కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషత కృత్వా కృత్వా త్రయస్త్రిమూషత త్రయస్త్రిమూషదాజ్రిభిత్రిభిష్ట్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత్రయస్త్రిమూషదాజ్రిభిత అప్సు ప్రప్రాప్సు ప్రావేశయన్ అప్సేచరోషో ప్రావేశయంద్రవేశయంద్ర ప్రావేశయన యమాయ యమాయా వేషయంద్ర ప్రావేశయన యమాయ అవేశయన యమాయ యమాయా వేషయంద్ర వేషయన యమాయోదేహ్యుదేహి యమాయా వేషయంద్ర వేషయన యమాయోదేహి యమాయోదేహ్యుదేహి యమాయ యమాయోదేహీతిహి యమాయ యమాయోదేహీతి భవతి వాగ్ భవతి భవతి వాగే వైవ వాగ్ భవతి భవతి వాగేవ సహస్రం పరస్తాత్ సహస్రం పరస్తాదేతమేతం పరస్తాత్ సహస్రం సహస్రం పరస్తాదేతం

సహస్రం వివిధరైరయేథామైరయేథాం తద్వివిధరైరయేథాం తత్రైరయేథామిది

రూపాణి రూపాణి జుహోతి రూపై జుహోతి రూపై రూపయత్యుహోతి జుహోతి రూపై రేవైవ రూపయత్యుహోతి జుహోతి రూపై రేవ రూపై రేవైవ రూపై రూపై రేవైనామేనామేవ రూపై రూపై రేవైనా ఉపోత్థాయోపోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస్తస్యార్థైతసమోత్థాయకస్యాస దేవేభ్యో దేవేభ్యైనమేవ దేవేభ్యైనమైనమేవైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమైనమ ఏనమైనమేన మావేదగతి వేదయత్యైనమేన మావేదగతి ఆవేదగతి వేదయత్యావేదయత్యన్మను వేదయత్యావేదయత్యను వేదయత్యన్మను వేదయతి వేదయత్యన్వేనమేనమను వేదయతి వేదయత్యన్వేనం అన్వేనమేనమన్నేనం దేవాన్ దేవా దేవా ఏనమన్నం దేవాధ్యందే బుధ్యందే దేవా ఏనమేనం దేవాధ్యందే దేవాధ్యందే బుధ్యందే దేవా దేవా బుధ్యందే బుధ్యంత ఇది బుధ్యందే.